కృష్ణేజుర్వేదాంతర్గత 7 కఠోపనిషత్ లేక కఠవల్లి ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. ఓం సహ నావవతు, సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వి నావధితమస్తు, మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. స్లో సహ నావావతు, సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధితమస్తు, మా విద్వషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. స ఆ పరమాత్మ నౌ గురుశిష్యులమగు మన ఇరువురిని అవతు కాపాడునుగాక, భునక్తు అనుభవశీలురుగా చేయునుగాక, విద్యావృతమైన వీర్యమును సంపాదించదముగాక, మా అధీతము అధ్యయనము తేజోవంతమగునుగాక, పరస్పరము అయిష్టరహితులమే ఉండకుండెదముగాక. ప్రథమవల్లి ఓం ఉసన్ హవై వాజశ్రవసః సర్వవేదసం దదౌ తస్యః నచికేత నామ పుత్ర ఆస ఒకటి ఒకటి. ఓం ఉసన్ హవే వాజశ్రవసః సర్వవేదసం దదౌ తస్యః నచికేత నామ పుత్రః ఆసత్. హవే అనగా అనగా, వాజశ్రవసః వజశ్రవుని కుమారుడు వాజశ్రవసువు. ఉసన్ స్వర్గాధఫలములు కోరినవాడే. సర్వవేద సందదౌ తనకున్నదంతా ఇచ్చి వేసే ప్రక్రియతో కూడిన విశ్వజిత్ యాగము చేస్తూ చివరిగా సర్వస్వదాన విధి ప్రారంభించారు. తంహ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధా వివేశ సోమన్యత రెండు రెండు. తంహ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధా అవివేశ సో అమన్యత. ఆయన కుమారుడు నచికేతుడు. ఆ కుమారుడు మా నాన్న దక్షిణ ఇస్తున్నప్పుడు శ్రద్ధ లేదేమీ అని అనుకున్నాడు. పీతోదక జద్ధతృణా దుగ్ధదోహ నిరింద్రియాహ అనందానామతే లోకాస్తాన్ స గచ్చతి తా దదత్ మూడు మూడు. ఆ పీతోదక జద్ధతృణ దుగ్ధదోహ నిరింద్రియాహ ఆనందానామతే లోకాహ తాన్ స గచ్చతి తా దదత్. ఇంత కష్టపడి యజ్ఞము చేసిన తరువాత మరి నీళ్లు త్రాగలేని, గడ్డి తినలేని, పాలు ఇవ్వలేని, ఇంద్రియాలు క్షీణించిన ఒట్టిపోయిన గోవులు దానం చేస్తే ఉత్తమ లోకాలు ఎట్లా లభిస్తాయి అని నచికేతుడు అనుకున్నాడు. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసితి. ద్వితీయం తృతీయం తగ్మహోవాచ మృత్యవేత్వా దదామితి నాలుగు నాలుగు. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసి ఇతి ఉద్వితీయం తృతీయం. తంహ ఉవాచ మృత్యవేత్వాం దదామి ఇతి నచికేతుడు నాన్నగారు, ఇక నన్ను ఎవరికి దానం చేస్తారు అని రెండు మూడు సార్లు రెట్టించి అడిగాడు. గౌతముడు, మృత్యుదేవతకు నిన్ను దానం చేస్తున్నాను. బహునమేమి ప్రథమో బహునమేమి మధ్యమః కీస్విద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి ఐదు ఐదు. నచికేతౌవాచ, బహునాం ఏమి ప్రథమం బహునామేమి మధ్యమః కిం స్విత్యమస్య కర్తవ్యం యత్ మయా అద్య కరిష్యతి. నచికేతుడు నాన్నగారు, దిగులు చెందకండి, చాలామంది నాకన్నా ముందే పోయారు, చాలామంది కన్నా ముందు నేను పోతున్నాను. అసంఖ్యాకంగా జనులు ప్రారంభంలో లేకుండా మధ్యలో వచ్చి మధ్యలోనే పోతున్నారు. శ్రీ యమదేవులకు నేను ఇవ్వబడటమే ఇప్పటి మన కర్తవ్యం, అది అట్లే జరుగుగాక. అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథాపరే, సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివా జాయతే పునః ఆరు ఆరు. అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా అపరే, సస్యం ఇవ మర్త్యః పచ్యతే సస్యమివ జాయతే పునః. మన పూర్వీకులు ఎట్లా సత్యాన్ని పాటించారో మనము అట్లాగే పాటించాలి కదా. ఇక చావు గురించి అంటారా? ధాన్యం పడి రాలుతోంది, మరల పుట్టుకొస్తోంది. ఈ భౌతిక శరీరాలన్నీ ఇంతే కదా. వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ తస్యేతా శాంతిన్ కుర్వంతి హరవైవస్వతోదకం 7.7 యమోవాచ. వైశ్వానరః ప్రవిశతి అతిథాః బ్రాహ్మణో గృహాన్ తస్య ఏతాం శాంతిన్ కుర్వంతి హరవైవస్వతోదకం. యమభగవానుడు ఆ బ్రాహ్మణుడగు అతిథి అగ్నిరూపంగా ఇంటికి వచ్చినట్లు భావించి వైవస్వతోదకముతో శాంతింపజేయాలి. ఆశా ప్రతీక్షే సంగత సూనూత చేష్టాపూర్తే పుత్రపశుశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో యస్యానస్నన్వసతి బ్రాహ్మణో గృహే. 8.8 ఆశా ప్రతీక్షే సంగతం సూనూతాం చ ఇష్టా పూర్తే పుత్ర పశుంశ్చ సర్వాన్ ఏతత్ వృంక్తే పురుషస్య అల్పమేధసో యస్య అనస్నన్ వసతి బ్రాహ్మణో గృహే. ఎవరి గృహంలో ప్రవేశించిన అతిథికి ఆహారాదులు అందించలేదో అట్టి గృహస్థుని ఆశలు, ఆకాంక్షలు, సత్సంగ ఫలాలు, ఇష్ట ప్రయోజనాలు, సంతానాది సంపదలు మొదలైనవి ఫలించుకయే ఉంటాయి. తిస్రో రాత్రిర్యదవాత్ శిర్గృహే మే నస్నన్ బ్రహ్మన్నతిథిర్నమస్య నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మేస్తు. తస్మాత్ ప్రతి త్రీన్వరాన్వృణీష్వ 9.9 తిస్రోరాత్రియహాయత్ అవాత్సి గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథాః నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు. తస్మాత్ ప్రతి త్రీన్వరాన్వృణీస్వ ఓ బ్రహ్మన్ బ్రాహ్మణోత్తమ అతిథదేవ నమస్కారం. నిరాహారులే ఈ మాలోకల్లో 3 రాత్రులు ఉన్నారు కదా, అందుకు ప్రతిగా 3 వరాలు కోరుకోండి. మా లోకమునకు అతిథిగా వేంచేసిన మీకు స్వస్తి శుభమగుగాక. మీరు సంతోషించిన వారే, అది నాకు స్వస్తి అగుగాక. శాంతసంకల్పః సుమనా యథా స్యాద్ వీతమన్యర్గోతమో మాభి మృత్యో త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణాం ప్రథమం వరం వృణే. 10.10 నచికేత ఉవాచ శాంతసంకల్పః సుమనాః యథా స్యాత్ వీతమన్యః గౌతమో అభి మృత్యో తత్ప్రసృష్టం మాం అభివదేత్ ప్రతీత ఏతత్రయాణాం ప్రథమం వరం వృణే. నచికేతుడు, ఓ మృత్యుదేవ, నా తండ్రి గౌతములు శాంతి సంకల్పులు సుమనస్కులు అగుదురుగాక. నాపట్ల కోపం తొలగి వారు ప్రశాంతులు అయ్యెదరుగాక. మీచే మరల సృష్టించబడినప్పుడు నన్ను గుర్తించి నా పితృదేవులు ప్రేమగా ఆహ్వానించెదరుగాక. యథా పురస్తాద్ భావిత ప్రతీత ఔద్దాలకిరారునిర్మత్ప్రసృష్ట సుఖరాత్రియః సైతా వీతమన్యః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. 11.11 యమోవచ యథా పురస్తాత్ భావిత ప్రతీత ఔద్దాలకేహ ఆరుణేహ మత్ప్రసృష్టః సుఖం రాత్రియః సైతా వీతమన్యః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. యమభగవానుడు, నాచే తిరిగి సృష్టించబడి మృత్యుముఖం నుండి వెలువడిన నిన్ను చూచి ఔద్దాలకుడు, అరుణీకుమారుడెన ఆరుణి అయిన మీ నాన్నగారు ఇదివరకటిలాగానే ఇక ముందు కూడా ప్రేమగానే ఆదరిస్తారు. కోపం పోయి రాత్రి సుఖంగా నిద్రిస్తారు. స్వర్గే లోకే నా భయం కించనాస్తి. న తత్ర త్వం న జరయా బిభేతి. ఉభే తీర్త్వాసనయ పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. 12 నచికేతౌవాచ స్వర్గలోకే న భయం కించ నాస్తి కించ నాస్తి. న తత్ర త్వం న జరయా బిభేతి. ఉభే తీర్త్వా అసనాయ పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. నచికేతుడు, స్వామి, స్వర్గలోకంలో భయం అనేది కొంచెం కూడా ఉండదు. అక్కడ మీరు ఉండరు కదా. అక్కడ వృద్ధాప్యం కూడా ఉండదు. అక్కడివారు ఆకలి దప్పికలను అధిగమించి ఉంటారు. శోకాన్ని అధిగమించి స్వర్గలోకంలో సుఖంగా ఉంటారట. మా భూలోకములో, భౌతిక లోకములలో ఆకలి దప్పికల బాధ, ముసలితనము, చావుల భయము తప్పవు. సత్వమగ్నిం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వశ్రద్ధానాయ మహ్యం. స్వర్గలోక అమృతత్వం భజంత. ఏతద్వితీయేన వృణే వరేణ. 13 సత్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి తం శ్రద్ధదానాయ మహ్యం. స్వర్గలోక అమృతత్వం భజంత. ఏతద్వితీయేన వృణే వరేణ. ఓ మృత్యుదేవ, అటువంటి అగ్నికార్యాన్ని, యజ్ఞాన్ని మీరు ఎలిగి ఉన్నారు కదా. స్వర్గలోకం రూపమగు అమృతత్వాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని విధి విధానంగా చెప్పండి. ఇదియే నేను కోరుకునే 2వ వరం. నేను శ్రద్ధగా వినుటకు, ఆచరించుటకు సంసిద్ధుడను. ప్రతే బ్రవీమి తదు మే నిబోధ. స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్. అనంతలోకాప్తిమతో ప్రతిష్ఠ. విద్ధి త్వమేతం నిహితం గుహాయాం. 14 నచికేతౌవాచ ప్రతే బ్రవీమి తత్ ఉ మే నిబోధ. స్వర్గ్యమగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాప్తిం అథో ప్రతిష్ఠ. విద్ధి తం ఏనం నిహితం గుహాయాం. యమభగవానుడు, ఓ నచికేత, విద్వాంసుల హృదయ గుహలో ప్రతిష్ఠితమే ఉన్నట్టి, ఉత్తమ లోకాలు ప్రసాదించగలిగినట్టి అగ్ని యజ్ఞమును, అగ్ని కార్యమును బోధిస్తున్నాను. జాగరుకుడవే గ్రహించు. లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకా యావతీర్వా యథావ సచాపి తత్ప్రత్యవదధ్యథోక్తం. అథాస్య మృత్యుః పునరివః తుష్టః. 15 లోకాదిం అగ్నిం తం ఉవాచ తస్మై యా ఇష్టకా యావతీర్వా యథావ సచాపి తత్వ్రవదత్ యథోక్తం. అథాస్య మృత్యుః పునరేవ ఆహ తుష్టః. అప్పుడు యమధర్మరాజు జగత్తుకు మూలమెనట్టి అగ్న్యోపాసనా సంబంధమైన యజ్ఞమును నేర్పసాగారు. ఇటుకలు అమర్చటం నుండి, దేవతాహ్వానము నుండి అవభృత స్నానము వరకు విధి విధానమంతా అన్ని వివరాలతో బోధించారు. సంతోషముగా యమభగవానునిచే బోధించబడగా నచికేతుడు సంతుష్టుడెనాడు. తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా, వరం తవేహాద్య దదామి భూయః. తవైవ నామ్నా భవితాయమగ్న్యః. శృంకాం చేమామనేక రూపాం గృహాణ. 16 తమ్ అబ్రవీతి యమోవచ సంతోషంగా ఉన్న స్మైలీ. ప్రియమాణో మహాత్మా, వరం తవ ఇహ ఆద్య దదామి భూయః. తవేవ నామ్నాః భవితా యమ్ అగ్న్యః. శృంకాం చ ఇమాం అనేక రూపాం గృహాణ. యమభగవానుడు, ఓ ప్రియమానుడనగు మహాత్మా, నీవు కోరినట్లు ఇప్పుడే ప్రసాదిస్తున్నాను. ఇది నచికేతయజ్ఞం అనే నీ పేరుతో ప్రసిద్ధి కాగలదు. అనేక పుష్పములతో కూడిన ఈ పూదండ నీకు అలంకారమగుగాక. స్వీకరించు. త్రినాచికేతస్త్రిభిరేత్య సంధిం. త్రికర్మకృత్తరతి జన్మమృత్యు బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయమా శాంతిమతయంతమేతి 17 త్రినాచికేత త్రిభ్యేత్య సంధిం త్రికర్మకృత్తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవం ఈడ్యం విదిత్వా నిచాయ ఇమాం శాంతిం అత్యంతం ఏతి. ఈ నాచికేత యజ్ఞం 3 సార్లు విధిపూర్వకంగా నిర్వర్తించినవాడు జన్మమృత్యు బంధం నుండి తరిస్తాడు. ఇది బ్రహ్మదేవుని సంకల్పంలోంచి వచ్చిన త్రయం పరికరములు. విధానం అనుసంధానం. ఇద్దానిని ఎరిగి నిర్వర్తించిన నచికేతుడు అత్యంత శాంతిని పొందాడు. త్రినాచికేతస్త్రయమే తద్విదిత్వ యా ఏవం విద్వాశ్చినితే నాచికేతం స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే 18 త్రినాచికేతత్రయం ఏతత్ విదిత్వా యా ఏవం విద్వాన్ చినితే నాచికేతం స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. పరికరములు, విధానం, అనుసంధానం అనే 3 విభాగములను చక్కగా గ్రహించి ఈ నాచికేత యజ్ఞమును 3 సార్లు ఎవ్వడు నిర్వర్తిస్తాడో అతడు జీవించి ఉండగానే మృత్యుపాశముల నుండి విడిపడతాడు. నిన్నలోకములను అధిగమించి స్వర్గలోకవాసము సంపాదించుకుంటున్నాడు. ఏష తేగ్నిన్నచికేత స్వర్గ్యో యమవృణీథా ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నచికేతో వృణీష్వ. 19 ఏషతే అగ్నిర్నాచికేతః స్వర్గ్యో యం వృణీథా ద్వితీయేన వరేణ ఏతం అగ్నిం తవేవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నచికేతో వృణీష్వ. ఓ నచికేత, స్వర్గాన్ని ప్రసాదించే నీచే 2వ వరంగా అడగబడిన ఈ యజ్ఞం ఇక నుండి జనులు నీ పేరు చేర్చి చెప్పుకొనెదరుగాక. ఏది నీ 3వ వరం కోరుకో. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే సిత్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్యామనశిష్టస్త్వయహం వరాణమేషవరస్తృతీయః. 20 నచికేత ఉవాచ, ఏయం ప్రేతే విచికిత్స మనుష్యేహ అస్తి ఇత్యేకే నాయం అస్తి ఇతి చయేకే ఏతత్ విద్యాం అనుశిష్టః త్వయా అహం వరాణాం ఏష వరః తృతీయః. నచికేతుడు, మనుష్యుడు మరణించిన తరువాత ఈతనికి ఏమగుచున్నది? యథాతథంగా ఉనికిని కొనసాగిస్తూనే ఉంటాడని కొందరంటున్నారు. ఈ దేహం తరువాత ఇతనికి ఇక ఉనికియే లేదు అని మరికొందరంటున్నారు. ఇద్దాని గురించి 3వ వరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవేరత్రాపి విచికిత్సితం పురా నహి సువిజయమణరేష ధర్మః అన్యం వరం నచికేతో వృణీష్వ మా మోపరోత్సిరతి మా సృజైనం. 21 యమోవాచ, దేవేహ అత్రాపి విచికిత్సితం పురా నహి సువిజయం అణురేష ధర్మః అన్యం వరం నచికేతో వృణీష్వ మా ఉపరోత్సియః అతి మా సృజనం. యమభగవానుడు, నాయన, అది దేవతలకు కూడా చర్చనీయాంశమే, విమర్శన వస్తువే, అతి సూక్ష్మమైన విషయం. అట్టిది నన్ను అడక్కు, అది వదలి ఇంకేదైనా వరం కోరుకో. సృష్టికి అతీతమైన విషయం అడగవద్దయ్యా. సృష్టిలో ఏమి కావాలో కోరుకో. దేవేరత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యో యన్న సుజ్యేమర్థ వక్తా చాస్యత్వాదృగణ్యో న లభ్యో నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్. 22 22 నచికేత ఉవాచ, దేవేహ అత్రాపి విచికిత్సితం కిల, త్వం చ మృత్యో యత్న సుజ్యేయం ఆత్థ, వక్తా చాస్యత్వాదృగాన్యో న లభ్యో, నా అన్యోవరస్తుల్య ఏతస్య కశ్చిత్. నచికేతుడు అట్లాగా, స్వామి, దేవతలకే అది చర్చనీయాంశమగుచున్నదా? మరి అటువంటి విషయం మృత్యువుకే అధిదేవత అయిన మీతో సమానులేనవారు ఎవ్వరూ నాకు చెప్పటానికి లభ్యపడతారు. అందుచేత నాకు మరింకే వరం అఖర్లేదు. మృత్యువు గురించే చెప్పండి చాలు. శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ, బహున్ పశూన్ హస్తి హిరణ్యమస్వాన్, భూమేర్మహదాయతనం వృణీష్వ, స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి. 23 యమోవాచ, శతాయుషః పుత్రపౌత్రాన్ వృణీష్వ, బహూన్ పశూన్ హస్తి హిరణ్యం అస్వాన్, భూమే మహత్ ఆయతనం వృణీష్వ, స్వయం చ జీవ శరదో యావత్ ఇచ్ఛసి. యమభగవానుడు నిండు 100 ఆయుష్షు, పుత్రులు, మనుమలు, ఏనుగులు, బంగారం, గురుములు, సువిస్తారమైన భూభాగం, ఇటువంటి సంపదలన్నీ అడుగు, లేదా ఇచ్ఛా మరణం కోరుకో, ఇస్తాను. ఏతత్తుల్యం యది మన్యసే వరం. వృణీష్వ విత్తం చిరజీవికాం చ, మహాభూమో నచికేతస్త్వమేధి, కామానం త్వా కామభాజం కరోమి. 24 ఏతత్తుల్యం యది మన్యసే వరం. వృణీష్వ విత్తం చిరజీవి కాంచ, మహాభూమో నచికేత, త్వం ఏధి, కామానం త్వా కామభాజనం కరోమి. సంపదలతో కూడిన చిరకాల జీవితం, ఇటువంటి నీకు బాగుగా నచ్చిన ఏ వరమైనా కోరుకో. సంవిస్తారమైన రాజ్య సంపద అయినా సరే, నీవు ఇంకేం కోరుకుంటే అవన్నీ ఇస్తాను. ఏ కామా దుర్లభ మర్త్యలోకే, సర్వాన్ కామాశ్చందతః ప్రార్థయస్వ, ఇమా రామాః సరథాః సతుర్యా, నహి దృశా లంభనీయా మనుషేయః, ఆభిర్మత్ప్రత్తాభి పరిచారయస్వ. నచికేతో మరణం మానుప్రాక్ష్యః. 25 ఏ కామా దుర్లభ మర్త్యలోకే, సర్వాన్ కామాన్ ఛందతః ప్రార్థయస్వ, ఇమా ఆరమాః సరథాః సతుర్యాః, నహి ఈదృశా లంభనీయా మనుష్యేయః, ఆభ్యః మత్ప్రత్తాభ్యః పరిచారయస్య. నచికేతో, మరణం మా అనుప్రాక్ష్యః, జనులంతా ఏవేమి లభిస్తే బాగుండు, కాని దుర్లభం అని అనుకుంటూ ఉంటారో అటువంటివేవైనా కన్యలు, ఆరామములు, సన్మానాలు, వందిమాగధులు ఇవన్నీ కోరుకో, ఇస్తాను. మృత్యువు అనుదాని గురించి మాత్రం మళ్ళీ అడగవద్దయ్యా. స్వభావ మర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః, అపి సర్వం జీవితమల్పమేవ, తవైవ వాహాస్తవ నృత్యగితే. 26 నచికేత ఉవాచ, స్వభావో మర్త్యస్య యత్ అంతక ఏతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః, అపి సర్వం జీవితం అల్పమేవ, తవేవ వాహాః తవ నృత్యగితే. నచికేతుడు, హే యమధర్మరాజా, ఈ మానవ జీవితం రేపటికో మాపటికో చేయి జారిపోయేదే. ఈ దేహము రేపటి వరకు ఉంటుందని ఏమాత్రమూ చెప్పలేము. ఈ ఇంద్రియాలు కొద్ది రోజులు బలం పుంజుకొని ఆపై తమ తేజం రోజు రోజుకు పోగొట్టుకుంటూ ఉంటాయి. అసలీ జీవితమే ఒక అల్పకాల వ్యవహారం. అందుచేత మీరు చెప్పే నృత్యగీతాలు మీ దగ్గరే పెట్టుకోండి. వాటితో నాకే ప్రయోజనమూ కనిపించటం లేదు. నవిత్తేన తర్పణియో మనుష్యో, లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వ జీవిష్యామో యావది శిష్యసి త్వం వరస్తు మే వరణీయహాస ఏవ 27 27 న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తం అద్రాక్ష్మచేత్వ జీవిష్యామో యావత్ ఈ శిష్యసి త్వం వరస్తు మే వరణీయః స ఏవ సంపదలున్న వారంతా సుఖశాంతులతో ఉన్నారా? లేదు. అయినా అవన్నీ మీ వంటి మహనీయ దర్శనంతో వాటికవే లభిస్తాయి. మహనీయుల దర్శనమే మహద్భాగ్యము. ఇక మా ఈ దేహం సంగతంటారా? దేహాలన్నీ మీ యొక్క అనుమతితోనే కొనసాగుతాయి. ఎప్పుడు మీరు కాదంటారో అవన్నీ మా నుండి తొలగుతాయి. అందుచేత మృత్యువు గురించి జ్ఞానమే సరి అయినది. మేము కోరుకోదగిన వరం అదే కదా. అజీర్యతామము తానాము పేత్య జీర్యన్మత్యః క్వధః స్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతిదీర్ఘే జీవితే కో రమేత 28 ఆజీర్యతాం అమృతానాం ఉపేత్య జీర్యన్మర్త్యః క్వధస్థః క్వద్దాస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అనతి దీర్ఘే జీవితే కో రమేత. స్వామీ, చావు పుట్టుకల మధ్య చిక్కి ఎక్కడో భూమిపై జీవిస్తూ ఉండే క్షుద్రజీవియగు నేను మరణమునకు అధిదేవత అమృత స్వరూపులు అగు మిమ్ములను దర్శించే భాగ్యం పొందికూడా సంపదలు దీర్ఘాయుష్షు ఇటువంటి చిన్న చిన్న విషయాలు కోరుకోవటం ఎట్లా చేస్తాను చెప్పండి. కాలపురుషుని దర్శించి కాలముతో నశించే విషయాలు కోరుకోవటమేమిటి? యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్నచికేతా వృణీతే 29 యస్మిన్ ఇదం విచికిత్సంతి మృత్యో యత్సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ యో అయం వరో గూఢం అనుప్రవిష్టో నా అన్యం తస్మాత్ నచికేతాహ వృణీతే. ఏది పరమ రహస్యమో ఎద్దాని ఎందు ప్రతి ఒక్కరూ ఏదో నాటికి ప్రవేశించటం అనివార్యమగుటచేత ప్రతి ఒక్కరూ తప్పక విచారణచే తెలుసుకోవలసియున్నదో ఏది చాలా చాలా మందికి అనుమానములతో కూడినది నోట్ అవేర్ ఆఫ్ అయి ఉన్నదో అటువంటి గొప్ప విశేషం అయినట్టి మృత్యువు గురించి పరలోకము గురించి నాకు చెప్పండి. అది తప్పితే నాకు ఇంకేమీ అఖర్లేదు. ద్వితీయ వల్లి అన్యచ్ఛరేయోన్యదుతైవ ప్రేయ స్తే ఉభే నానార్థే పురుష సినితః తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హియేతేర్థాద్యౌ ప్రేయో వృణీతే 1 యమోవాచ అన్యత్ శ్రేయో అన్యత్ ఉతవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినితః తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి హియతే అర్థాత్ యః ఉప్రేయో వృణీతే. యమభగవానుడు సరేనయ్యా విను, చెప్తాను. 1 శ్రేయస్సు కలుగచేసేవి, 2 ప్రియంగా ఉండేవి అనే 2 వేర్వేరైన విషయ సమూహాలు ఈ జీవుని సమీపిస్తున్నాయి. వాటి పర్యవసానాలు వేర్వేరుగా ఉంటున్నాయి. శ్రేయస్సును ఆశ్రయిస్తే ఈ జీవుడు సాధు, సాధించవలసినది సాధించినవాడు అగుచున్నాడు. ప్రేయస్సు ఇంద్రియములకు ప్రియంగా ఉంది కదా అని ఆశ్రయించినవాడు తాను ఎందుకు పుట్టాడో ఆ గమ్యం నుండి తొలగనవాడగుచున్నాడు. అల్పార్థము కొరకై వెళ్ళి పరమార్థమును పోగొట్టుకొనుచున్నాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే 2 రెండూ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. చాలామంది తెలివి తక్కువగా జీవిస్తూ ఇది శ్రేయస్సు, ఇది ప్రేయస్సు, ఇది శ్రేయోదాయకము, ఇది ఇంద్రియములకు మాత్రమే ప్రియము అని విచక్షణయే చేయటం లేదు. తెలివిగలవాడు మాత్రం తనను సమీపించేవాటిని పరిశీలించి ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సో వివేచన చేస్తున్నాడు. సూక్ష్మబుద్ధి కలవాడు శ్రేయస్సును స్వీకరించి ప్రేయస్సును వదిలేస్తున్నాడు. అల్పబుద్ధి కలవాడు శ్రేయస్సును వదిలి ప్రేయస్సులో, ఇంద్రియములకు ప్రియంగా ఉండే వాటిలో యోగక్షేమాలు వెతుక్కుంటున్నాడు. సత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్నచికేతోత్యస్రాక్షి నైతాం శృంకాం విత్తమయమవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. మూడు మూడు సత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్నచికేతో అతి అస్రాక్ష్యః నయేతాం శృంకాం విత్తమయీం అవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. ఓ నచికేత, చాలామంది జనులు ఏ ధనజన సంపదలు ముఖ్యాశయముగా కలిగి ఉండి వాటిలో మునిగి తేలుతున్నారో అటువంటి ప్రియ అప్రియ రూపంగా కనిపించే కోరికలు ప్రక్కకు నెట్టి జ్ఞానాన్ని కోరుకున్నావు. చాలా మంచిది. దూరమేతే విపరీతే విశుచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవోలోలుపంత. నాలుగు నాలుగు దూరం ఏతే విపరీతే విశుచి అవిద్యాయాం చ విద్యేతి జ్ఞాత విద్యా అభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంత. ఓ నచికేత బాలక, ఒకదానికొకటి సంబంధం లేని దూర ప్రయోజనము అనగా పరస్పరం వ్యతిరేకమైన ప్రయోజనము కలిగినట్టి విద్య అవిద్యలు ఎడ్యుకేషన్ ఇగ్నోరాన్స్ ఎటువంటివో నీవు గ్రహించావు. అనేకులు కోరుకునే ప్రాపంచక సంపదలు కోరుకొనక ఏది నిన్ను ఉద్ధరిస్తుందో అటువంటి విద్యను కోరుకున్నావు. సంతోషము అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానా దంద్రమ్యమానాః పర్యంతి మూఢ అంధేనైవ నియమానా యథాంధాః. ఐదు ఐదు అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేన ఏవ నియమానా యథా అంధాః. కొందరైతే లౌకికమైన లోక సంబంధములైన ఆశయములకు పరిమితులు జీవిస్తున్నారు. అజ్ఞానంలో జీవితాలు కొనసాగిస్తూ ఈ వర్తమానమే, ఈ ప్రత్యక్షమే మన ఆలంబన. మేము పండితులము, మాకు తెలియదా, మాకన్నీ తెలుసు, ఎప్పుడో జరిగేది ఎవరికి కావాలి, ఇప్పటి సంగతి చూచుకుందాం అని అనుకుంటున్నారు. వారికి ఎదురెదురుగా కనిపిస్తున్నదే గొప్ప విశేషంగాను, దృశ్య విశేషములే పాండిత్యంగాను అనిపిస్తోంది. లోక సంబంధమైన ఆశయములలో పరిమితమవుతూ ఉంటే ప్రలౌకిక జ్ఞాన సంపద ఎట్లా లభిస్తుంది? గుడ్డివాడిని గుడ్డివాడు నడిపించటం ఎట్టిదో అది అట్టి లౌకికాశయములు గలవారు సూచించే సూచనలు. న సాంప్రాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునర్వసమాపద్యతే. మే ఆరు ఆరు న సాంప్రాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునః వశం ఆపద్యతే. మే అల్లరియే స్వభావంగా గల పిల్లవానికి భవిష్యత్ ఏమిటి అనేది తట్టదు చూచావా? అట్లాగే బాలుడు వంటి ఈ జీవుడు దేహానంతరము నా స్థితి ఏమి, గతి ఏమిటి అనేది యోచించటం లేదు. ఇక్కడి ధనజన సంపదలకు ఆకర్షితుడే, ఆపై అజాగరుకుడే జీవిస్తున్నాడు. ఇప్పుడిది ఉన్నది, తరువాత ఏమి ఉన్నదో ఏమీ లేదో ఆలోచించనివ్వద్దు అని తలచి చివరికి మరల మరల మృత్యుకోరలలో ప్రవేశిస్తున్నాడు. మరల మరల నన్ను సమీపిస్తూ అనేకసార్లు జనన మరణ చక్రంలో తిరుగాడుచున్నాడు. శ్రవణాయాపి బహుభీర్యో న లభ్యః, శృణ్వంతోపి బహవో యం న విద్యః, ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధ, ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. 7 శ్రవణాయాపి బహుభ్యహయో న లభ్యః, శృణ్వంతోపి బహవో యం న విద్యః, ఆశ్చర్యో వక్తా కుశలో అస్య లబ్ధాః, ఆశ్చర్యో జ్ఞాతా కుశలా అనుశిష్టః. నేనెవ్వరు? ఈ జీవితం ఏమిటి? ఈ తదనంతరం నా స్థితి ఏమి? గతి ఏమిటి అనేది వినటానికే చాలామందికి సందర్భం కుదరటం లేదు. ఒకవేళ ఏదైనా వినినా లేక చెప్పగలిగినా అది తెలియబడటమే లేదు. చెప్పేవాడు అత్యంతాశ్చర్యమైన కుశలము కలిగి ఉండాలి, వినేవాడు మహదాశ్చర్యమైన అవగాహన చేసుకునే సామర్థ్యము సిద్ధించుకుని ఉండాలి. మరి నరేణవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః, అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి. అనియాన్ హెతర్క్యమణు ప్రమాణాత్. 8 నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః, అనన్యప్రోక్తే గత్యః అత్ర నాస్తి. అనియాన్ హి అతర్క్యం అణు ప్రమాణాత్. బలహీనుడైనవాడు ఎంతగా చింతన చేసి చెప్పినా అది మనకు సుస్పష్టమగు స్వానుభవంగా అర్థం అయ్యేది కాదు. అయితే మనకు మహనీయులగువారు తాము గమనిస్తున్నది చెప్పితేగాని అది తెలిసేది కాదు. ఎందుకంటే అది తర్కములకు వితర్కములకు అతీతమైనది, అణువువలే అతి సూక్ష్మమైనది కూడా. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తానేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ, యాం త్వమాపః సత్యధృతిర్బతాసి, త్వాదృన్నో భూయాన్నచికేతః ప్రస్థ. 9 నయేషా తర్కేణ మతయః ఆపనేయ ప్రోక్త అన్యేనవ సుజ్ఞానాయ ప్రేష్ఠ, యాం త్వం ఆపః సత్యధృతి బతాసి, త్వాదృక్నో భూయాన్నచికేత ప్రస్థ. బిడ్డా, నచికేత, నీవలే ఇంత పట్టుదలగా నన్నెవ్వరూ అడుగలేదు. నీవు సత్యవస్తువు పట్ల ఎంతో నిష్టపట్టుదల కలిగి ఉండటం నాకు ఆశ్చర్యమే. అది కేవలం తర్క వితర్కాలతో లభించేది కాదు, అనుభవజ్ఞుల నుండి వినకపోతే అది తేలికగా తెలియవచ్చేది కాదు. జానామ్యహం సేవధరిత్యనిత్యం, న హ్యధ్రువయః ప్రాప్యతే హి ధ్రువం తత్, తతో మయా నాచికేతశ్చితోగ్ని, అనిత్యే ద్రవ్యే ప్రాప్తవానస్మి నిత్యం పది. 10 జానామి అహం సేవధః నిత్యం, న హి అధ్రువయః ప్రాప్యతే హి ధ్రువం తత్, తతో మయా నాచికేతః చితో అగ్నేః, అనిత్యః ద్రవ్యః ప్రాప్తవానస్మి నిత్యం. అవును, ఈ ప్రపంచంలో ధనద్దార పుత్ర సేవక వందిమాగధ రాజ్యాది సంపదలన్నీ అనిత్యమైనవని నాకు తెలుసు. అనిత్యమైన వస్తు విషయాదులు నిత్యానందం సుస్థిరానందం ప్రసాదించగలవా? లేనే లేదు. అయితే ఈ నాచికేతయజ్ఞము మొదలైన ఆయా అనిత్య వస్తువులతో ఆశయశుద్ధి బలంచేత నిత్యమైనది సంపాదించుకోవచ్చు. నేనెట్లా సంపాదించుకున్నాను? కామస్యాప్తిం జగతః ప్రతిష్ఠ క్రతోరానంత్యమభేస్య పారం. స్తోమమహదుర్గాయం ప్రతిష్టాం దృష్ట్వా. ధృత్యా ధీరో నచికేతోత్యస్రాక్షి పదకొండు. పదకొండు కామ్యాస్య ఆప్తిం జగతః ప్రతిష్టా. క్రతోః ఆనంత్యం అభేస్య పారం. సోమం మహత్ ఉరుగాయం ప్రతిష్టాం దృష్ట్వా. ధృత్వా ధీరో నచికేత అత్యస్రాక్ష్యః. ఓ నచికేత, జగత్తులో లభించగల గొప్ప గొప్ప కోరికల పరిపూర్తిని క్రతువుల అంత్యఫలములైన స్వర్గాదులను ఆరాధ్యము, గొప్పవి, ఉన్నతము అని అందరూ అనుకునే ప్రాపంచిక విశేషాలను నీవు ధీరుడవే అధిగమించి వాటిని ప్రక్కకు పెట్టి జ్ఞానాన్ని అడిగావు. శాశ్వత వస్తువును ఆశ్రయించావు. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్ఠం పురాణం అధ్యాత్మయోగాధగమైన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. పన్నెండు పన్నెండు తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్ఠం పురాణం అధ్యాత్మయోగాత్ అధిగమేనత్ ఏవం మత్వా ధీరో హర్ష శోకౌ జహాతి. జన్మ మృత్యువులకు సుఖదాహకములకు దృశ్య వ్యవహారములకు విషయమేగాని ఆత్మ అనబడే ఒకనొక సర్వోత్కృష్ట విషయమున్నది. అట్టి తత్ ఆత్మ సులభంగా దర్శించగలిగేది కాదు. సూక్ష్మంగా, రహస్యంగా, అంతర్లీనంగా, అనంతకాలంగా ఈ సమస్తము తానే అయి వేంచేసి యున్నది. ప్రతి ఒక్కరి హృదయ గుహలో దాగి ఉన్నది. ఈ కనబడే శరీరాలన్నిటిలో అంతర్లీనమే ఉన్నది. అంతరాత్మ యోగము అనే సాధన ద్వారా దానిని ఎవరు సమీపించి సాక్షాత్కరించుకుంటారో అట్టి ధీరులు ఇక్కడి హర్షశోకాలు జయించి వేస్తున్నారు. ఏతచ్చరుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యమణమేతమాప్య సమోదతే మోదనీయ హి లబ్ధ్వా వివృత సద్మనచికేతసం మన్యే. పదమూడు పదమూడు ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుం ఏతం ఆప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మనచికేతసం మన్యే. అట్టి ఆత్మ అనబడే స్వస్వరూప ధర్మమును చక్కగా వివేకముతో, సూక్ష్మబుద్ధితో విని అర్థం చేసుకొని ఆత్మభావన పొందినవాడవే ఆనందించటానికి సిద్ధపడుచున్న ఓ నచికేత, అట్టి ఆత్మానంద గృహం నీ కొరకై తన తలుపులు తెరిచిందని నాకు అనిపిస్తోంది. అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మ దన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్పశ్యసి తద్వద. పద్నాలుగు పద్నాలుగు నచికేతౌవాచ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తత్వద. నచికేతుడు, గురుదేవా, ఇది ధర్మము ఇది ధర్మము కాదు అనే వ్యవహారములన్నిటికీ, కృతాకృతములకు, జరిగేవి జరగనివి, భూత భవిష్యత్తులకు కూడా వేరైనది ఏ తత్ అనబడేది మీరు దర్శిస్తున్నారో అద్దానిని నాకు బోధించ ప్రార్థన. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యమిత్యేతత్. పదిహేను పదిహేను శ్రీ యమోవాచ సర్వే వేదా యత్పదం ఆమనంతి తపాంసి సర్వాణి చ యత్వదంతి యత్ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్. యమభగవానుడు, అట్టి తత్పదమగు ఆత్మ గురించి ఇక విను. సర్వవేదములు ఏ స్థానము లేక గమ్యమును నొక్కి వక్కాణిస్తున్నాయో, తపోధనులగు మహనీయులంతా ఏ పరమ వస్తువును ప్రకటిస్తున్నారో, ఇద్దానిని స్వానుభవసిద్ధంగా పొందాలని ఆశయంతో కొందరు బ్రహ్మ విద్యాభ్యాసమును బ్రహ్మచర్యమును ఆశ్రయిస్తున్నారు. ఆ తత్పదము గురించి సంగ్రహంగా సంజ్ఞాపూర్వకంగా ఓమని వేద పురాణ స్మృతి ఇతిహాస ఇత్యాది శాస్త్రములచే చెప్పబడింది. ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్ధ్యేవాక్షరం పరం. ఏతద్ధ్యేవాక్షరం జాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. 16. ఏతద్ధ్యేవ అక్షరం బ్రహ్మ, ఏతద్ధ్యేవ అక్షరం పరం, ఏతద్ధ్యేవ అక్షరం జాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఏదైతే తన ఇచ్ఛ చేతనే ఇదంతా ఇట్లా పొందబడుచున్నదో అట్టి ఓంకార సంజ్ఞకు అర్థముగా చెన్నందే తత్వస్తువు మార్పు చేర్పులు లేని అక్షర బ్రహ్మము. ఆ అక్షరమే అన్నిటికంటే ముందుగా అన్నిటికీ వేరుగా ఉన్నది. అది గ్రహిస్తే అన్నీ గ్రహించినట్లే అవుతుంది. తత్బ్రహ్మమును ఎరుగుటకు ఇష్టపడుచున్న తానే బ్రహ్మము అగుచున్నాడు. ఏతదాలంబన శ్రేష్టమేతదాలంబనం పరం. ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహ్యతే. 17. ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతత్ ఆలంబనం పరం, ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహ్యతే. ఓం అనే సంజ్ఞకు అర్థమైనట్టి తత్ కేవలాత్మ యొక్క ఆలంబనమే శ్రేష్టము. అది ఏ అన్నిటికంటే మహత్తరము. అద్దానిని గ్రహించినవాడు బ్రహ్మలోకల్లో కూడా స్తుతించబడుచున్నాడు. నజాయతే మ్రియతే వా విపశ్చి నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్. అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. 18. 18. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అన్నిటినీ ఏది తనయందు తనచేతనే కలిగియున్నదో అట్టి ఆత్మ పుట్టటం లేదు, చావటం లేదు, ఎక్కడి నుండో ఇక్కడికి రావటం లేదు, ఇక్కడి నుండి ఎక్కడికి పోవటం లేదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, సనాతనము కూడా. అది మరణించటమే లేదు. ఈ శరీరాలు మాత్రమే మరణిస్తున్నాయి. శరీరికి చావులేదు. ఈ జీవుని వాస్తవ సహజ స్వరూపమగు ఆత్మకు చావు అనునదే లేదు. సర్వదా యథాతథము. హంతా చేన్మన్యతే హంతుం, హతశ్చేన్మన్యతే హతం. ఉభౌతౌ న విజానితో నాయహంతి న హన్యతే. 19. 19. హంతా చేత్ మన్యతే హంతుం, హతః చేత్ మన్యతే హతం. ఉభేతౌ న విజానితో నాయం హంతి న హన్యతే. దేహి వేరు, దేహం వేరు. ఎవ్వరైతే నేను చంపుతున్నాను అని అనుకుంటున్నారో, మరెవ్వరైతే నేను చస్తున్నాను అని అనుకుంటున్నారో, ఆ ఇద్దరూ దేహి గురించి చెప్పుకోవటం లేదు. దేహి తాను చావదు, మరొక దేహిని చంపదు. ఆత్మ సర్వదా ఏకము ఖండము కాబట్టి చంపుట చచ్చుట అనే ధర్మమే ఆత్మకు లేదు. అణోరణీయమహతో మహీయ నాత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతోహ పశ్యతి వీతశోకో. ధాతు ప్రసాదాన్మహిమానమాత్మన 20. 20. అణోహ అణీయాం మహతో మహీయాన్ ఆత్మా అస్య జంతోహ నిహితో గుహాయాం తమ్ అక్రతోహ పశ్యతి వీతశోకో. ధాతోహ ప్రసాదాత్ మహిమానం ఆహాత్మనః. ఈ సర్వ జీవుల హృదయంలోనే సర్వదా ఏర్పడి ఉన్న ఆత్మ దేహి స్వరూపము అతత్ అణువు కంటే అతి సూక్ష్మం. పెద్ద వస్తువులన్నిటికంటే అతిపెద్దది, అత్యంత ఘనీభూతం. ఎవరైతే తమ అంతరంగంలోని బాహ్య ఇంద్రియ సంబంధమైన దృశ్య సంబంధమైన సమస్త వేదనలను రహితం చేసుకొని లోక విషయాలకు విచారించక ఇంద్రియములు పవిత్రంగా చేసుకుని ఉంటారో, అట్టివారు నిర్మలము పవిత్రము అయినట్టి ఆత్మ యొక్క మహిమను అంతరంగంలోనే దర్శిస్తున్నారు. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. 21 ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం కహతం మద ఆమదం దేవం మదన్యో జ్ఞాతుం అర్హతి. అది ఉన్నచోటే ఉండి అంతా ఆక్రమించుకొని ఉంటోంది, శయనించి ఉండి అంతా సంచరిస్తోంది. అది ఆనందస్వరూపమా? ఆనందమునకు కూడా కేవల సాక్షియా? అది ఎవరికి వారే తమకు తామే అనుభవం చేసుకోవలసియున్నది. తనదిన ఆత్మను తానుగాక మరెవ్వరు తెలుసుకోగలరు? అశరీరం శరీరేష్వనవస్థేష్వవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. 22 అశరీరం శరీరేషు అనవస్థే అవస్థితం మహాంతం విభుం ఆత్మానం మత్వాధీరో న శోచతి. అది శరీరరహితమైనప్పటికీ ఈ అశాశ్వతమగు సర్వ శరీరములలోనూ విషయములలోనూ ప్రతిబింబిస్తోంది. అట్టి మహత్తరము సర్వగతము అగు ఆత్మ గురించి తెలుసుకున్న తరువాత అట్టి బుద్ధి వికసించినట్టి ధీరుడు ఇక దేనికీ శోకించడు. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యః తస్యేష ఆత్మా వివృణుతే తనుం స్వాం. 23 నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యం ఏవ ఏష వృణుతే తేన లభ్యః తస్య ఏష ఆత్మా వివృణుతే తనుం స్వాం. అట్టి ఆత్మ యొక్క సందర్శనం ప్రవచనములతో లభించేది కాదు, తెలివితేటలతోనో వేదాధ్యయనంతోనో లభించేది కూడా కాదు. ఆ ఆత్మ ఎవరినీ వరిస్తుందో వారికి అది లభిస్తుంది. ఎవరికి అఖండాత్మ ప్రియమైనది అవుతుందో వారు ఆత్మకు ప్రియమగుచున్నారు. నావిరుతో దుశ్చరితానాశాంతో నాసమాహితః నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేనమాప్నియాత్. 24 నా అవిరతో దుశ్చరితాన్ నా అశాంతో నా అసమాహితః నా అశాంత మనోసోవాపి ప్రజ్ఞానేన ఏనం ఆప్నియాత్. దుష్ప్రవర్తన నుండి కోపముపగద్వేషము ఆవేశము మొదలైనవి ఎవరు విరమించరో అశాంతమగు ప్రవర్తన, తదితరుల పట్ల అసమభావన, అశాంతమగు మనస్సు మొదలైనవి ఎవ్వరు కొనసాగిస్తారో వారు తెలివితేటలు ఉండి కూడా అది ఆత్మీయవాహం స్థితిస్థానమును పొందలేరు. యస్య బ్రహ్మ చక్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపశచనం కా ఇత్థా వేదయత్ర సహ. 25 యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యః యస్య ఉపశచనం కః ఇత్థాః వేదయత్ర సహ. ఏ సర్వాంతర్యామేగు ఆత్మకు బ్రహ్మజ్ఞానము వ్యవహారిక సామర్థ్యము ఆహారము వంటివో, మృత్యువు ఫలహారం ఉపాహారం టిఫిన్ వంటిదో అట్టి ఆత్మ ఇట్టిది అని ఎవరికి తెలుసు? ఆ తెలుసుకునేదే అదే ఉన్నది కదా. జాగ్రత్ స్వప్న సుషుప్తులు అద్దాని ఎరుక యొక్క విభవములు తృతీయవల్లి ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరాధ్యే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చత్రీణాచికేతాః. 1 ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రీణాచికేతః అట్టి ఆత్మ ఒకటి పరము రెండు ఇహము అనబడు పరమాత్మ జీవాత్మ అనబడు రెండు విభవములు కలిగియున్నది. ఒకటి పరము పరార్థము అయి సర్వహృదయగుహలో ప్రవేశించి నిశ్చలమేయున్న పరమాత్మ రెండు ఈ దృశ్యములో ప్రవేశించి స్వయం కృతములగు ఫలములను అనుభవించే జీవాత్మ. ఇవి రెండు కేవలాత్మ యొక్క వెలుగు అద్దానియందలి నీడ వంటివి అని యోగయజ్ఞ విధులు చెప్పుచున్నారు. మొదటిది వెలుగు సహజము స్వస్వరూపము, రెండవది నీడ ఆరోపితము వేషము వంటిది సందర్భమాత్రము. యహ సేతురిజానామక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీషతాం పారం నాచికేతం సకేమహి రెండు. ఆత్మానరథితం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ మూడు. ఇంద్రియాణి హయానాహుర్విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోక్తం భోక్తేత్యాహుర్మనిషిన నాలుగు. రెండు యహ సేతుః ఈ జనానాం అక్షరం యత్పరం అభయం తితీషతాం పారం నాచికేతం సకేమహి మూడు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథం ఏవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహం ఏవచ నాలుగు. ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాంతేషు గోచరాన్ ఆత్మా ఇంద్రియ మనోయుక్తం భోక్తాయితి ఆహుహ మనీషిణః. ఏ యాగకర్త యజ్ఞాది ఆయాసు కర్మలన్నీ కూడా అభయము ఆవలి వడ్డు అగు ఆత్మానుభూతికి సేతువు వంటిది అని గ్రహిస్తాడో అట్టి నాచికేతాది యజ్ఞాదులు సాఫల్యములు అగుచున్నాయి అని మేము గ్రహించి ఉన్నాము. జీవాత్మ ఇట్టిది అని గ్రహించటానికి ఒక అపమానం చెబుతాను, విను. జీవాత్మ రథమును అధిరోహించిన రథికుడు. ఈ శరీరము రథము, బుద్ధియే ఈ రథమునకు సారథి, మనస్సు కళ్ళాలు, ఇంద్రియాలు ఈ రథానికి అమర్చబడిన గుగ్గాలు. శబ్దం స్పర్శ రూప రస గంధాలు ఈ ఇంద్రియములనే గుగ్గాలకు దారికి ప్రక్కగా గల పచ్చగడ్డి పరకలు. దేహాత్మ జీవాత్మ ఇంద్రియ మనస్సులతో కూడినదే ఈ ఇంద్రియ విషములకు భోక్త ఎక్స్పీరియన్సా గా ఇదంతా కొనసాగిస్తోంది. యస్త్వవిజానవాన్భవతయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాస్వా ఇవ సారథేహ ఐదు. ఐదు యస్తు అవిజ్ఞానవాన్భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాస్వా ఇవ సారథేహ. ఏ జీవాత్మ అనబడే రథికుని బుద్ధి అయుక్తమే దృశ్య వ్యవహార ధ్యాస విశ పరంపరలు కలిగినదే ఆతని మనస్సు ప్రాపంచక విషయముల వెపుగా ఎక్కుబెట్టబడి ఉంటుందో ఆ రథికుని జీవుని గుగ్గాలు సారథి ఇంద్రియాలు బుద్ధి దుష్ట గుగుముల వలె దృశ్య వ్యవహారముల వెపుగా రథికుని ప్రయాణింపచేస్తున్నాయి. యస్తు విజ్ఞానవాన్భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదస్వా ఇవ సారథేహ ఆరు. ఆరు యస్తు విజ్ఞానవాన్భవతి యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి వశ్యాని సత్వా ఇవ సారథేహ. ఏ రథికుని జీవాత్మ యొక్క సారథి బుద్ధి విజ్ఞానముతో కూడుకొని తెలివి కలిగినయే కళ్ళెము మనస్సు సన్మార్గంలో నియమించబడుతూ ఉంటాయో అట్టి రథికుని జీవుని గుగాలు ఇంద్రియాలు వశంలో ఉన్నవే ఉంటాయి. మంచి సారథి యొక్క మాట విని ఆ జీవాత్మ ప్రయాణం సరైన మార్గంలో కొనసాగింపజేస్తాయి. ఈ ఇంద్రియాలే మంచికి చెడుకు కూడా ఉపయోగిస్తాయి. ఈ బుద్ధియే ఆత్మానందము వెపుగాగాని ఇటు దృశ్యపరంపరల నిబద్ధత వెపుగాని జీవుని నడిపించగలదు. యస్త్వ విజానవాన్ భవతే మనస్కా సదాశుచః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. 7 7 యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా అశుచ్యః. న స తత్పదం ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి. ఎవరి బుద్ధి అవిజ్ఞానంగా వెళ్లవలసిన లక్ష్యము గురించి ఏయుగనిదే మనస్సు అశుచిగా ఉంటుందో అజ్ఞానబుద్ధి దోషపూరితమైన మనస్సు గల తత్పదమును చేరక ఈ సంసారంలోనే పచార్లు చేస్తూ ఉండిపోతున్నాడా? యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచ్యః. సతు తత్పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే. 8 యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచ్యః సతు తత్పదం ఆప్నోతి యస్మాత్ భూయో న జాయతే. ఎవడితే విజ్ఞానవంతుడే అతని మనస్సు ఎల్లప్పుడూ శుచి నిర్మలం గా ఉంటుందో అట్టివాడు అచంచలమగు తత్పదము పొందగలడు. మార్పుచేర్పులను అధిగమించినట్టి అమృత స్థితి సిద్ధించుకోగలడు. విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. 9 విజ్ఞానసారథాహయస్తు మనః ప్రగ్రహవాన్నరః సో అధ్వనః పారం ఆప్నోతి తద్విష్ణోః పరమం పదం. సారథి బుద్ధి విజ్ఞాని అయి కళ్ళెమువలే మనస్సు అదుపులో ఉంటుందో అట్టివాడు ఈ సంసారమునకు ఆవలిగట్టు అయినట్టి విష్ణు పదము చేర్చున్నాడు. ఇంద్రియభ్యః పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః. మనసస్తు పరా బుద్ధిర్బుద్ధిరాత్మ మహాన్ పరః. 10 ఇంద్రియభ్యః పరా హి అర్థాః అర్థేభ్యశ్చ పరం మనః. మనసస్తు పరా బుద్ధ్యః బుద్ధేః ఆత్మా మహాన్ పరః. ఓ నచికేత, మరల క్రోడీకరించి చెప్పుచున్నాను, ఈ జీవుని కళ్ళు ఉచ్చెవులు నాలుక మొదలైన ఇంద్రియాల కంటే చూపు వినికిడి రుచి మొదలైన ఇంద్రియార్థాలు ఉన్నతమైనవి. ఇంద్రియార్థాల కంటే మనస్సు ఇంకా గొప్పది, మనస్సు కంటే బుద్ధి మరింకా గొప్పది, బుద్ధి కంటే జీవాత్మ మరింకెంతో గొప్పది. మహతః పరమవ్యక్తమవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగత్యః. 11 మహతః పరమం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాత్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగత్యః. జీవాత్మ కంటే అవ్యక్తం ఇంకా గొప్పది, ఆ అవ్యక్తం కంటే పురుషుడు గొప్పవాడు. అది జీవుని రూపక్రమంలో చిట్ట చివరిది, అది అంతిమ పరమాస్థానం. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వద్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. 12 ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా న ప్రకాశతే దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభ్యః. అట్టి పురుషుడు అను పరమాత్మ సర్వజీవుల దేహాలలో రహస్యంగా దాగి ఉండి కూడా అనేకులకు తెలియరావటం లేదు, స్ఫురించటం లేదు. అయితే సూక్ష్మమైన సుతీక్షణమైన విస్తారమైన బుద్ధికి మాత్రమే అది ప్రదర్శితమవుతోంది. యచ్చేద్వామనసి ప్రాజ్ఞస్తద్యచ్చే జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నీచచేత్తద్యచ్చేచ్ఛాంత ఆత్మని. 13 యచ్చేత్ వాక్ మనసి ప్రాజ్ఞః తత్యచ్చేత్ జ్ఞానే ఆత్మని జ్ఞానం ఆత్మని మహతి నియచ్చేత్ తత్యచ్చేత్ శాంత ఆత్మని. ఓ నచికేత, జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి సుమ. ఇట్లా ఈ ఇంద్రియార్థాలను మనోరూపంగా గమనించి మనస్సులో లయంచేయాలి. మరి మనస్సును జ్ఞానాత్మ బుద్ధిలో లయం చేయాలి. జ్ఞానాత్మను బుద్ధిని జీవాత్మలోను, జీవాత్మను సర్వాత్మకమగు శాంతాత్మలోను లయం చేయాలి. ఉత్తిష్టత జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత, క్షురస్య ధారా నిశిత దురత్యయ, దుర్గం పథస్తత్కవయో వదంతి. 14 ఉత్తిష్టత జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత, కక్షురస్య ధారా నిశిత దురత్యయ, దుర్గం పథః తత్ కవయో వదంతి. కనుక ఓ నచికేత, ఈ జీవితము అనే అవకాశమును సద్వినియోగపరచుకోవాలయ్యా. సర్వాత్మకమగు పరమాత్మయే నా సహజమగు వాస్తవ అనునిత్య రూపం అని గ్రహించే ప్రయత్నం ప్రారంభించు. లే, ఉత్తిష్ట ప్రమత్తత నుండి బయల్వెడులు, జాగరుకుడవుక. అది పొందినవారిని ఆశ్రయించి వారి బోధ గ్రహించు. అట్టి ఆత్మ సాక్షాత్కారమునకు మార్గము కత్తిమీద సాము వంటిదే. అత్యంత శ్రద్ధ, అధ్యయనము, అభ్యాసము అత్యవసరం అని తత్వజ్ఞులు గుర్తుచేస్తున్నారు. అసద్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చాయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. 15 అసద్దం, అస్పర్శం, అరుం, అవ్యయం తథా అరసం నిత్యం అగంధవచ్చాయత్ అనాద్యంతం మహతః పరం ధ్రువం నిచాయ తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఆత్మశబ్ద, స్పర్శ, రూప, అరసాద్ గంధములకు అవిషయమే జీవాత్మ విభాగరహితమే అవ్యయమైనది, సర్వదా యథాతథమీయున్నది. అద్దానిని సాక్షాత్కరించుకున్నవాడు మృత్యువు యొక్క పరిధి నుండి అధిగమిస్తున్నాడు. నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్త సనాతనం. ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహ్యతే. 16 నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం. ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహ్యతే. మృత్యుదేవతయగు యమధర్మరాజుచే నాచికేతునికి బోధించబడిన ఈ ఉపాఖ్యానం విద్యుల ప్రవచన రూపంగా బోధించబడగా విని గ్రహించిన మేధావి బ్రహ్మలోకంలో స్తుతించబడుచున్నాడు. య ఇమం పరమం గుహ్యం శ్రావయేద్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా తదానంత్యాయ కల్పతే. తదానంత్యాయ కల్పత ఇతి. 17 య ఇమం పరమం గుహ్యం శ్రావ్య వా ఏత్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా తదా అనంత్యాయ కల్పతే. తదా అనంత్యాయ కల్పత ఇతి. ఇంద్రియముల లభ్య విషయాలను మనస్సునందు, మనస్సును జ్ఞానాత్మ జీవాత్మ యందు, జ్ఞానాత్మను శాంతాత్మ పరమాత్మ యందు లయింపచేయటం అనే సంవిధానము పరమగుహ్యమైన శాస్త్రీయ విశేషం. బ్రహ్మజ్ఞానుల సభలోనూ శ్రాద్ధకాలంలోనూ ఎవరైనా మరణించిన సందర్భాలలో ఇది గానం చేసేవారికి, ప్రవచనము చెప్పువారికి, వినేవారికి అనిర్వచనీయము, అనిర్దేశ్యము అయిన ప్రయోజనం లభించగలదు. ఇది శాస్త్రవాక్య నిర్ణయం.